జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ. పరమ భాగవతులారా, శ్రీమద్ రామాయణంలో రాముని కళ్యాణ గుణ అనుభవాన్ని చేస్తూ ఉన్నాము. ఆయన ఉపకారమును గుర్తుపెట్టుకుంటాడు. ఎవడైనా ఎప్పుడైనా ఏ కొంచెం చేసినా సరే, అపకారములు వేలు చేసినా కూడా ఆయన మర్చిపోతాడు. నా స్మరతి అసలు వాటిని గుర్తులోనే ఉంచుకోడు. అలా మనస్సుని స్వాధీనంలో ఉంచుకున్నటువంటి వాడు. కనుక ఇవన్నీ మనిషిగా అలవాటు చేసుకోవాలని తెలియజేస్తూ ఉన్నారు. భగవానుడుగా అవుతారు తర్వాత, ఆయన భగవానుడే, అందరూ భగవానుడే అవుతారు. మనిషిగా ముందు అలవాటు చేసుకోవాలి అంటున్నారు. మనం అందరమీ భగవానుడు భావంలోకి అసలు వెళ్ళలేము. అహం బ్రహ్మాస్మి అనే మాట అంటమే కానీ అది అంత సాధ్యమయ్యేటటువంటిది కాదు. మహానుభావులకి అయితే అవుతూ ఉంటుంది. అలవాటు మాత్రం చేసుకోండి అంటున్నారు. వీటిని క్రమంగా అలవాటు చేసుకుంటే అప్పుడు భగవానుడు అయిపోతారు అందరూ. భగవానుడు గుణాలు కలవాడే కనుక. ఇంకా చెప్తూ ఉన్నారు, శీలవృద్ధై జ్ఞానవృద్ధై వయోవృద్ధైశ్చ సజ్జనై కథయన్నాస్తవై నిత్యం అస్త్రయోగ్య అంతరేష్వపి. అస్త్రయోగ్య అంతరేషు, ధనుర్విద్యను ఆయన ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు, అభ్యాసం చేస్తూ ఉన్నప్పుడు ఆ మధ్య మధ్యలో ఒక పెద్ద ప్రాక్టీస్ చేయటం అంటే ఒక దాన్ని ఏమంటారు, ఒక గ్రౌండ్, ఒక రంగము ఉండాలి కదా చాలా పెద్దగా ఉంటే. అక్కడ రకరకాలైనటువంటివి పెట్టి వాటిని కొడుతూ ఉంటారు. ఇప్పుడు కూడా మనకేదో కనిపిస్తూ ఉంటాయి. సామాన్యమైనటువంటి ఈ బాణాలు వేసే వాళ్ళే కొన్ని ఉంటాయి కనుక. ఇంకా అసలు ఎంతెంత విశాలమైనటువంటివి ఉండేయో ఆ కాలంలో కేవలము ధనుర్విద్యే ప్రధానం. అందరికీ తెలిసేది కాదు అది. ఇప్పుడు మనకు తర్వాత చూస్తే అటు రాక్షసులు కానీ అటు వానరులు కానీ రాళ్ళతో చెట్లతో కొట్టుకున్నారు, రోకళ్ళతో ముసలాలతో అంటారు. అక్కడ కూడా కొద్దిమందే ఉన్నారు, రావణాసురుడు, ఇంద్రజిత్తు, అతికాయుడు, ఇలా కొద్దిమందే అస్త్రవిద్య తెలిసిన వాళ్ళు. అది ఆ రోజుల్లో చాలా చాలా పూర్వం కదా. అస్త్రవిద్యని అభ్యాసం చేయటం అనేది సుక్షత్రియులు చేస్తూ ఉండేవారు కనుక దాన్ని అభ్యాసం చేస్తూ ఆ మధ్య మధ్యలో ఖాళీ ఉన్నప్పుడు ఆయనతో మాట్లాడుకుండేవారట. మాట్లాడుతూ ఉండేవారు. కథయన్ నాస్తా అంటే మాట్లాడుతూ ఉండేవారు. ఎవరెవరు, ఏమేమిటి అని అంటే చెప్తూ ఉన్నారు మనకి. ఇది వ్యాఖ్యలో అధ, అస్య గుణవర్ధకం సత్సంగమాహ. ఆయన గుణాలు పెరగటానికి సత్సంగము, సత్పురుషులతో కలిసి ఉండటం, వారితో మాట్లాడటం, ఇది చాలా గొప్పది. మనకి కూడా చాలా అవసరము కూడా. మన యొక్క పరిసరాలు, పరిచయాలే మన గుణాలను పెంచడానికి పనికొస్తూ ఉంటాయి. ఇవి చాలా అభ్యాసం చేయవలసినవి కనుక మనం ఇవి బాగా చెప్పుకోవాలి, వినాలి మాటి మాటికి. ఇవి అభ్యాసం చేస్తూ ఉండాలి. సత్సంగం గొప్పది. ఈ కాలంలో మరీ గొప్పది. ఈ కాలము ఎలా మారిపోయింది అని అంటే, మంచి మాటలు చెప్పేవారు లేరు, చెబితే వినేవారు లేరు, రెండూ లేవు. ఎవరి ఇష్టం వారిది, ఎవరిని అంటానికి వీల్లేదు. చిన్నపిల్లలు లేదు, పెద్ద పిల్లలు లేదు, స్త్రీలను లేదు, పురుషులను లేదు, ఒకరికి ఒకరు అంతే. ఏ ఒక్కరూ కూడా ఇతరులు ఏదో సరిగా ఉండటం లేదని అంటారే కానీ తమకి తాము సరిగా ఉన్నారా లేదు. పిల్లలు చెడిపోతున్నారంటారు, తమ పిల్లలు ఎలా ఉన్నారో చూస్తున్నారా? మరి అన్నిట్లో అందరమే ఉంటాం కానీ ఎవరికి వారు తమని విడిచిపెట్టి మాత్రం చెబుతూ ఉంటారు లోకానికి, అనుకుంటూ ఉంటారు కూడా, కానీ అది పనికిరాదు. ఎవరు తరించాలి అనుకుంటారో కనీసం వారు వీటిని అలవాటు చేసుకోవాలి. సత్పురుషులతో సంగము, ఇది ఎంత గొప్పదంటే అడుగడుగునే చెబుతూనే ఉంటారు శంకర భగవత్పాదుల వారు చక్కగా. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మల చిత్తం, నిర్మల చిత్తే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చల తత్వం అంటారు ఆయన. తత్వము నీకు, ఆ పరమాత్మ తత్వము నీకు తెలియాలి, జీవతత్వము నీకు తెలియాలి అంటే ముందు సత్పురుషులతో స్నేహం చేయవయ్యా, అప్పుడు వికసిస్తూ ఉంటుంది, నీలో గుణాలు బయటకు వస్తాయి, మంచి గుణాలు. అలాగే వాత్స్య వరదాచార్య స్వామి, ఆయన ఇంకా అసలు మోక్షం వరకు కూడా ఒక లింకు పెట్టేశాడు. సత్సంగాద్భవ నిస్పృహో గురుముఖాత్ శ్రీశం ప్రపంచ ఆత్మవాన్ ప్రారంధం పరిభుజ్య కర్మ సకలం ప్రక్షీణ కర్మాంతర న్యాసాదేవ నిరంకుశ ఈశ్వరదయా నిర్లోనమాయాన్వయో హార్దానుగ్రహ లబ్ధ మధ్యధమని ద్వారాత్ బహిర్నిర్గత. ఆయన నిశ్చల తత్వం చెప్పారు వారు శంకర భగవత్పాదులు, వారి దర్శనం అది. ఇక ఈ దర్శనం ఇది విశిష్టాద్వైత దర్శనము, నమ్మాళ్ళ వారు నుంచి ఆరంభమైన భగవద్ రామానుజుల వారి ద్వారా వృద్ధి పొంది ఆ తర్వాత ఇంకా భాష్యాలు ఆయన రాస్తే ఆ తర్వాత చెప్పుకుంటూ ఉండేవారు వాత్స్య వరదాచారులు అనేటటువంటి ఒక మహానుభావుడైన భాష్యం చెప్తూ ఉండేవారు. ఆయన శిష్యులు శృతప్రకాశికాచార్యులు అంటారు. ఈనాటిక శృతప్రకాశిక అనే వ్యాఖ్యానము ఒక దుర్భేద్యమైనటువంటిదిగా కనిపిస్తూ ఉంటుంది. అందరూ మెచ్చుకున్నారు వారు వీరని కాదు, అసలు ఈ భాష్యం అంటే అసలు ఇదేను అన్నారు అందరూ కూడా. ఇతరులైన అద్వైతులు కూడా అన్నారు, అంటే వివరణ అలా ఉండాలి అని. అంత గొప్ప శిష్యుడు కలిగిన గురువుగారు ఆయన, శిష్యుడిని తయారు చేసిన గురువుగారు కూడా. కనుక ఆయన చెప్పేది ఏమిటంటే సత్సంగాత్ భవనిస్పృహ. మొదట నువ్వు సత్సంగం అంటే ఎవరు, సత్పురుషులు అంటే అసలు ఎవరు? ఈ సత్పురుషుల నిర్వచనం మళ్ళీ భాగవతం ఇస్తూ ఉంటుంది. నారద మహర్షి వ్యాస మహర్షికి చెబుతాడు, ఎవరయ్యా సత్తులు సంతులు సాధువులు అంటారు వీరిని. ఉత్తర దేశం అంతా సంతులు అంటారు, సాధువులు అంటారు, సత్పురుషులు అంటారు. ఎవరు అని అంటే తద్వాగ్విసర్గో జనతాఖ విప్లవో యస్మిన్ ప్రతిశ్లోకమబద్ధవచ్చపి నామాని అనంతస్య యశోంకితాని యత్తు శృణ్వంతి గాయంతి గృణంతి సాధవః అన్నాడు ఆయన. సాధువులు అంటే వాళ్ళు ఎవరు సాధువులు, ఏమిటి వారికి గుర్తు? వేషము అనేటటువంటిది సామాన్యము, అది ఉపయోగమే. ఎందుకనంటే వేషంలో ఏమి లేదంటుంటారు కొందరు, కాదు ఉన్నది. ఆ వేషాన్ని వేసుకున్న తర్వాత ఏదో గంజాయి దమ్ము ఏదో ఉత్తర దేశంలో వాళ్ళు పడుతుంటారు, కానీ ఇక్కడ మన వాళ్ళు ఎవరో కొందరు వాళ్ళంతా ఏదో బీడీలు సిగరెట్లు కాల్చుకుంటూ తిరిగేవాళ్ళు తిరగొచ్చు, కానీ ఒక స్థితిలోకి వచ్చిన వాళ్ళు ఈ వేషంతో పనులు చేయలేరు. అలా హోటళ్ళలో దూరి కాఫీలు తాగలేరు, అలాగే ఈ సిగరెట్లు బీడీలు కాల్చలేరు, కళ్ళు దుకాణాల దగ్గర నుంచోలేరు, ఇంకా చాలా ఉంటాయి. ఒక వేషము కూడా చాలా మనని కొంత రక్షణ కల్పిస్తుంది, ఒక కవచము లాంటిది అది. ఆ తరువాత వేషం మాత్రమే కాదు, వారి ప్రవర్తన ఎలా ఉంటుంది అని అంటే ప్రతిశ్లోకం అబద్ధవచ్చపి నామాని అనంతస్య యశోంకితాని, అనంతుడైనటువంటి ఆ నారాయణుని యొక్క నామముల చేత ఆ కీర్తి చేత కీర్తింపబడేటటువంటి ఆ గుణముల చేత చెప్పబడినటువంటి శ్లోకములు, ఆ శ్లోకములు ఉన్నవి ప్రతిశ్లోకం అబద్ధవచ్చపి. అది అబద్ధవతి అంటే సరైన రీతిలో ఛందస్సులో కానీ, లేదు విభక్తులు వాక్యాలు, సంస్కృతం అయితే సంస్కృతం, తెలుగు అయితే పద్యము, ఇలా ఎలా అయినా ఉండొచ్చుగాక. ఇలా ఉన్నటువంటిది జనతాఘ విప్లవః, ఇది జనము యొక్క అఘములు పాపములను నశింపచేస్తూ ఉంటుంది అని చెబుతూ ఉన్నారు. అలా అటువంటిది దీనిని ఈ కీర్తనలు అంటే స్వామి చరిత్రలను గుణములను వాళ్ళు గానం చేస్తూ ఉంటారు. ఎవరైనా ఆ భాగవత గ్రంథాన్ని చెప్పేవాళ్ళు ఉంటే ఏంటి వీళ్ళు చెప్పేది అని అనుకోరు, వింటారు, ఎవరు చెప్పినా వింటారు. అలాగే దాన్ని శృణ్వంతి వింటారు, ఎవరైనా వినేవాళ్ళు దొరికితే గృణంతి చెబుతారు, వారికి చెబుతూ ఉంటారు. మరి వాళ్ళు వీళ్ళు దొరకటం సామాన్యమా? ఇప్పుడు ఏమైనా ఆ భాగవతం చెప్పేవాళ్ళు దొరుకుతారా, లేకపోతే చెబితే వినేవాళ్ళు దొరుకుతారా? చాలా కష్టం. మరి ఏం చేస్తారండి, గృణంతి తమలో తాము పాడుకుంటారట, వాళ్ళే పాడుకుంటూ ఉంటారు నిరంతరము కూడా. హరే రామ రామ రామ హరే హరే, హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే, శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటూ అనేక రకాలుగా నామాలు మరి ఇలా పాడుకుంటూ ఉంటారు అన్నారు. వీరండి సత్పురుషులు, భాగవతులు, సాధువులు, భక్తులు. ఇలాంటి వారితో ముందు స్నేహం కలిగినట్లయితే భవ నిస్పృహ, సంసారము మీద నిస్పృహ కలుగుతుంది. అంటే దానిలో ఉంటారు బురదలో కొమ్మర పురుగులాగా, అది అంటదు బురద కొమ్మర పురుగు. అలాగే సంసారము అంటదు, ఉన్నా కూడా కష్టాలు సుఖాలు చూసేవాళ్ళకి అనిపిస్తూ ఉంటాయి, వాళ్ళకేం అనిపించవు. గురుముఖాత్, ఆ తరువాత ఒక మంచి ఆచార్యుడిని, ఒక గురువుని ఆశ్రయిస్తే శ్రీశంప్రపద్య, ఆ పరమాత్మకి శరణాగతి చేస్తారు, ఆయన్ని ఆశ్రయిస్తారు. ఆత్మవాన్, అప్పుడు ఆత్మసత్తాక అంటే ఆత్మ కలవారు అవుతారండి. అంతకుముందు వరకే ఉన్నా కూడా లేనట్టే లెక్క, సత్త ఉనికి కలవారు అవుతారు. ప్రారంధం భరిభుజ్య కర్మశకలం, ప్రారంధాన్ని ముక్కలు ముక్కలుగా అనుభవిస్తారట. అంటే ఉదాహరణకు ఒక 1,000 రూపాయలు బాకీ తీర్చాలనుకోండి, ఒక్కసారి కాకుండా 10 వాయిదాలు 20 వాయిదాలు తీర్చినట్లుగా వాయిదాల పద్ధతిలో ప్రారంధాన్ని అనుభవిస్తారు పరమాత్మను ఆశ్రయించిన వాళ్ళు. అందరూ కాదు, వాళ్ళకు పిల్లలు పిడుగులాగా పడుతూనే ఉంటాయి. ప్రక్షీణ కర్మాంతర, ప్రారంధం తర్వాత అంతర కర్మలు అంటే వేరేముంటాయేమిటి, సంచితము ఆగామి. ఆ పాతదంతా సంచితం అంటాం, అది నశించిపోతుంది, అసలు తెలియదు, అది అగ్నిని దహించినట్లు దహించేస్తుంది. లేదా దూది, తీయనిల్ తుషాగం అంటుంది గోదమ్మ తల్లి, ఈ పూర్వపాపములు ఉన్నాయే దూదిలో పడినటువంటి అగ్నిలో పడిన దూదిలాగా మళ్ళీ కనపడకుండా పోతాయి. ఉత్తర పాపములు అంటవు, ఇవి మనం చెప్పటం కాదు, మనకి బ్రహ్మసూత్రాల్లో ఒక సూత్రం ఉంది, ఉత్తర పూర్వాఘయో రశ్లేష వినాశవు. ఆ ప్రపన్నుడికి ఉత్తర పాపములు అంటే రాబోయేవి అంటవు, పూర్వ మొదటి పాపములు నశించిపోతాయి. అలా ప్రక్షీణ కర్మాంతర, కర్మలు క్షీణించిపోయిన తర్వాత న్యాసాదేవ నిరంకుశ ఈశ్వర దయ, ఇక శరణాగతి చేశాడు కనుక ఈశ్వరుని దయ కలిగి ఇతడిక కర్మలు పూర్తిగా అయిపోయిన తర్వాత, అయిపోవటం అంటే ఏమిటండి, ఈ శరీరము రాలిపోయే స్థితికి రావటమే, ఆ టైమా ఈ టైం అని కాదు, దీన్ని విడవటమే మోక్షము. ఎక్కడికి తీసుకుపోతాడు మోక్షం అంటే దీన్ని విడవటం ఒకటి. నిర్లోనమాయాన్వయ, నిర్లోనమాయ అంటే ప్రకృతి మొత్తం అంతా కూడా పోతుంది తనకి, మాయ అంటే ప్రకృతి. అంటే కర్మలు 3 రకాల కర్మలు పోతాయి. హార్ద అనుగ్రహ లబ్ధ, ఆ హార్ద పురుషుడు పేరుతో హృదయంలో కనపడతాడు నారాయణుడు. మధ్యధమని ద్వారా తు బహిర్నిర్గత, ఆ మధ్యధమని అంటే 2 ప్రక్కల ఇడ పింగళ, ఆ మధ్యలో సుషుమ్న చాలా సూక్ష్మమైనటువంటిది, అదిగో దాని నుంచి కింద నుంచి లాగేసి ఈ ప్రాణవాయువులు తీసేసుకుంటాయి ముందు, అవి వచ్చేసి హృదయానికి వచ్చేసి ఇక్కడ మొత్తాన్ని కూడా లాగుకొని పైకి వెళ్ళిపోయి ఆ సుషుమ్న ద్వారా ఈ జీవుడు పైకి వెళ్ళిపోతాడు. ఆ పరమాత్మ ముందెళ్తూ ఉంటాడు, అతని వెనక జీవుడు పోతూ ఉంటాడు. అలా బ్రహ్మరంధ్రాన్ని పగలగొట్టుకుని ముక్తోచిర్దిన పూర్వపక్ష షడుదంగ్మాస అబ్దవాత అంశుమత్తు గ్లౌ విద్యుద్వరుణ ఇంద్ర ధాతృమహిత శ్రీమాంత సింధ్వాప్లుత శ్రీ వైకుంఠముపేచ్య నిత్యమజడం తస్మిన్ పరబ్రహ్మణ సాయుజ్యం సమవాప్య నందతి సమం తేనైవ ధన్య పుమాన్. 12 లోకాలు వెళ్ళిపోతాడు, వరుసనే వెళ్ళిపోతాడు, ఆగేదేం లేదు, మహావేగంగా. అంటే మనం ఇక్కడ ఫోన్లో ఆ 10 నెంబర్లు నొక్కితే అమెరికాలో హలో అన్నట్టుగా, ఇక్కడ లేవటం అక్కడికి వెళ్ళిపోవటమే. ఆ శ్రీ వైకుంఠ లోకానికి వెళ్ళిపోతాడు, విరజానది స్నానం చేసి పంచ ఉపనిషన్నమయ శరీరంతో ఆనందాలు అనుభవిస్తాడు. ఇది సత్సంగ ప్రభావాన్ని ఆయన అలా చెప్పారు కనుక అంతా గొప్పది. ఇది ఎన్నిసార్లు చెప్పుకున్నా అసలు దీన్ని నిరంతరము స్మరించమంటారు, అచ్చురాది మార్గం అంటారు దీన్ని. యోగయుక్తుడు కమ్మని శ్రీకృష్ణస్వామి అని అంటే నిరంతరము అచ్చురాది మార్గ చింతన పరోభవ అన్నారు రామానుజుల వారు. అంత గొప్పది ఇది, దీన్ని నిరంతరము స్మరించాలి. నేను మాత్రం ఉదయం నిద్ర లేవగానే ఈ 2 శ్లోకాలు భావనతో వెళ్ళిపోతూ ఉంటా వైకుంఠానికి వెళ్ళి, మళ్ళీ మరి పడాలి కదా వచ్చి, వెంటనే పోతుందా ఇది, అసలు పోవాలని అనుకోనకూడదు. ఆ పరమాత్మ సంకల్పం ఎలా ఉంటే అలా ఎప్పుడు ఎలాగో అలాగే ఎక్కడున్నా ఒక్కటి అత్ర పరత్ర చాపి అనే భావంతో ఉంటే వెళ్ళిపోతూ ఉంటాం. పరమాత్మ దయ, అంతా పరమాత్మ దయే, ప్రారంధం ఆయన దయే, ఇక్కడ ఆయన దయ, అక్కడ ఆయన దయ, అంతా ఆయన దయే అనే భావనతో ఉండాలి. అలా చేస్తూ ఉంటా నేను. అలా సందర్భం సమయం వస్తే మరి ఏంటో ఆగలేను, మరి సత్సంగం ఉన్నప్పుడు ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. ఇంత గొప్పది దాని గొప్పతనాన్ని చెప్తున్నారు. ఇంకా తర్వాత చూద్దాం. జై శ్రీరామ్. శ్రీరామ శరణం.